ఎంత గొప్ప సొగసురు ఈ ఆడదాచినవురు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివు ఇలా బొమ్మ చేస్తివు అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనుకిప్పుడు ఎదరున్నది కళ్ళైపోదుగా గొప్పగా మురిపించగ సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి కనక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా బ్రహ్మదేవుడు కొంప ముంచినవరు ఎంత గొప్ప సొగసురు ఏడదాచినవరు పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా జగానా నువేనా హసీనా పులకింత ఇది ఎంత గిలిగింత ఇది ఎంత కాటు ప్రేమ తాకిడో.